172 హల్లిసలాస్య సంతుష్ట సం ధా హల్లిసలాస్య సంతుష్ట హల్లిపై కేచిత్రదంకి 8 కుమారికాభ్యః ఏకతాళాదియు త్రగీత పూర్వకం ఎల్లాస్యం నర్తనం తస్మిన్ సంతుష్ట ప్రీతిమతిత్యర్థ నారీణాం మవిడలి నృత్యం బుధా హల్లి సకం విదుహ ఇతి హారావళికోసత్ మండలాకార నృత్య సంతుష్టర్థ అహ ఓం హల్లి సలాస్య సంతుష్టాయై నమః ఆం వి హల్లిసములనగా చిత్రదండములు కన్యకలు ఆ చిత్రదండములతో ఏకతాళాదియుక్తము గీతిపూర్వకముగా చేయు నర్తనము చేత సంప్రీతయ్యగునుగాన పరాసక్లి హల్లి సలాస్య సంతుష్ట యని కీర్తింపబడుచుండును నారీ నా మండలి నూస్యం బుధా హల్లి సకం విదుహ స్త్రీలు మండలాకారముగా చేరి చేయు నృత్యమును హల్లి సకమని తెలియవలయనని హారావలికోస వచనము చెప్పుచున్నది. అందువలన పరదేవత మండలాకార నృత్యము చేత సంతుష్టురాలగునది యని భావము. 262 శంకర గ్రంథరత్నావళి.